బ్రహ్మభావన అస్థూలమిత్యేత దశ నిరస్య సిద్ధం స్వతో వ్యోమవదప్రతర్క్యం యతో మూషామాత్రమిదం ప్రతీతం జహీహి యత్స్వాత్మతయా గృహీతం బ్రహ్మాహమిత్యేవ విశుద్ధబుద్ధ్యా విద్ధి స్వమాత్మానమఖండ బోధం. 252. బ్రహ్మభావన 387. స్థూలములగు అస్థూలమనన్వ పూసుమదీర్ఘం ఆత్మ స్థూలమైనది అణువైనది హ్రస్వమైనది దీర్ఘమైనది కాదు ఇత్యాది వాక్యములు శరీరాదులపై తాదాత్మ్యాభిమానముచే ఈ శరీరాదులే నేను అని భావించుచున్న జీవునకు నీవు శరీరాదరుపుడవు కాదు బ్రహ్మరుపుడవు అని బోధించుచున్నవి ఆ విషయమునే ఇట చెప్పుచున్నాడు. ఏతదృశ్య మగు అసత్ అసత్తైన స్థూల శరీరాదికమును అస్థూల మిత్యేవ ఆత్మ స్థూలాది భిన్నము అని నిరస్య నిషేధించి స్వతః సిద్ధం సకల నిషేధములకు సాక్షిగా స్వతసిద్ధమైనదియు అనగా ఎప్పుడును ఉన్నదియు వ్యోమవత్ ఆకాశము వలె అప్రతర్యం ఊహింపరాణి స్వరూపము కలదియు నగు ఆకాశమునకు ఇంత దైర్ఘ్య వైశాల్యాదులున్నవి అని ఊహింప శక్యము కాదు కదా. అట్లే బ్రహ్మస్వరూపమును గూఢ శాస్త్ర సహాయము లేనిదే తర్కమాత్రముచే తెలుసుకొనుటకు శక్యము కాదని అభిప్రాయము. బ్రహ్మ బ్రహ్మ అహమేవ నేనే ఇతి అని విశుద్ధబుద్ధ మనన నిధిధ్యాసనములచే సంస్కృతమగు బుద్ధితో స్వం అత్మానం నీ ఆత్మను అఖండ బోధం అఖండ జ్ఞానస్వరూపమైన దానినిగా విద్ధి తెలుసుకొనుము. అత ఆ కారణము వలన యత్ ఏ స్థూల శరీరాదికము స్వాత్మతయా గుహితం నీ యొక్క ఆత్మ అని గ్రహింపబడినదో ప్రతీతం ఆ జ్ఞానముచే భాషించుచున్నదో ఇదం అట్టి ఈ శరీరాదికమును ముషమాత్రం మిథ్యమైనదిగా గ్రహించి జహిహి విడిచిపెట్టుము. అవ ఛాందోగ్య షష్ఠాధ్యాయమున ఉద్దారకుడు శ్వేతకేతువునకు చేసిన ఉపదేశమును సంగ్రహముగా శిష్యులకు సుఖముగా తెలియుటకై ఇచ్చట చెప్పుచున్నాడు. మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్ర మేవాభిత సద్వత్సజ్జనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలం యస్తాన్నాస్తి సతః పరం కెమపి తత్సత్యం స ఆత్మా స్వయం తస్త్రోత్తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. 253. శ్రీ వివేక 22. 338. శ్రీవివేక చూడామణి ముత్కార్యం మృత్యు యొక్క కార్యమైన అనగా మృత్యు ఉపాదాన కారణముగా గల ఘటాది ఘటము ముకుడు ఛేదమొదలైన సకలం కంటే వేరుగా లేదు. సమస్తమును సతతం ఎల్లప్పుడునూ కాలతీయమునందును అనగా ఉత్పత్తికి పూర్వము ఉత్పత్తినంతరము నాశానంతరము గూడా అభితాహ అన్ని వైపులను అనగా ముందు వెనుక మీద క్రింద ప్రక్షలయందును గూడా మృన్మాత్రమేవ కేవలము మృత్తు మాత్రమే. మృత్తు ఈ విషయము వెనుక 231-232 శ్లోకములలో విస్తృతముగా విపరింపబడినది. తద్వత్ ఆ విధముగానే సజ్జనితం సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తదేక్షత తత్తేజోసృజత తదపోసృజత తదన్నమసృజత ఓ సౌమ్యుడా ప్రారంభమున ఇది అంతయు ఒక్కటియు ద్వితీయరహితమగు సత్తుగా మాత్రమే ఉండెను అది ఆలోచించెను అది తేజస్సును సృజించెను అది ఉడకమును సృజించెను అది అన్నమును సృజించెను అని ప్రారంభించి సన్ములాహ సౌమ్యమాహ సర్వాహ ప్రజాహ సదాయతనాహ సత్ప్రతిష్టాహ సౌమ్యుడా ఈ ప్రజలందరూ సత్తు మూలముగా కలవారు సత్తే స్థానముగా కలవారు సత్తే ఆధారముగా కలవారు అనునంతవరకును గల శృతి బోధించిన విధమున సత్తు నుండి పుట్టినదియు సదాత్మకం ఘటము సత్తు ఉన్నది పటము సత్తు అని సామానాధికరణ్యమును బోధించు జ్ఞానమును బట్టి సదాత్మకమైన ఇదం ఈ అఖిలం సమస్తమును సన్మాత్ర మేవ కేవలము సద్రూపమైనదే యస్మాతే కారణము వలన సతః సత్తైన పరబ్రహ్మ కంటే వరం భిన్నమైన కిమపి ఏదీయును నాస్తి లేదో తత్సర్వోపదానమైన అట్టి సత్యం కాలత్రయ బాధితమైన సహా అదియే ఆత్మ నీ యొక్క స్వస్వరూపమైనదే. స్వయం స్వతంత్రమైనదో అనగా సత్త విషయమునను ప్రకాశ విషయమునను పరాపేక్షలేనిదో. తస్మాత్ ఆ కారణము వలన అద్వయం తన యొక్క సత్త కంటే భిన్నమైన మరియొక పదార్థము లేనిదియు ప్రశాస్త్రం వికార శూన్యమును అమలం అజ్ఞానాదుల స్పర్శలేనిదియు అగు యత్ ఏ పరం బ్రహ్మము కలదో త్వం నీవు తదేవ ఆ బ్రహ్మముగానే అసి అయి ఉన్నావు. ఏఫ్ బ్రహ్మభావన 339. నిద్రాకల్పితదేశకాల విషయజ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వదిహాపి జాగ్రతి జగత్ స్వజ్ఞాన కార్యత్వత యస్మాదేవమిదం శరీరకరణ ప్రాణహముద్యప్యసత్ తస్మాత్ తత్వమసి ప్రశాస్త్రమమలం బ్రహ్మద్వయం యత్పరం. 254. నిద్రాకల్పిత దేశకాల విషయజ్ఞాతాది నిద్రచే కల్పితమైన దేశము కాలము విషయములు జ్ఞాత మొదలగు సర్వం సమస్తమును యథాయిట్లు మిథ్యా అసత్యము ఇహ ఈ జాగ్రత్యపి జాగ్రదవస్థయందు కూడా జగత్ జగత్తు స్వాజ్ఞాన కార్యత్వత తన జీవుని అజ్ఞానము యొక్క కార్యమగుట వలన తద్వత్ అటులనే అసత్యమైనది. యస్మాత్ ఏ కారణము వలన ఏవం ఈ విధముగా జగత్తు అంతయు మిథ్యాభూతము అందువలన ఇచమి శరీరకరణ ప్రాణహమాద్యపి శరీరము ఇంద్రియములు ప్రాణములు అహంకారము మొదలగునవి గూడా అసత్ మిథ్యయే. తస్మాత్ ఆ కారణము వలన త్వం నీవు ప్రశాస్త్రం ప్రశాంతమైనదియు అమలం నిర్మలమైనదియు అద్వయం ద్వితీయ రహితమైనదియు అగు యత్ ఏ పరంబ్రహ్మ పరమైన బ్రహ్మ కలదో తత్ ఆ బ్రహ్మగా అసి అయి ఉన్నావు. న తత్ర రథా న రథయోగా న పస్థానో భవంతి అథ రథాన్ రథయోగాన్ పథః సృజతే ఆ స్వప్నమున రథములుగాని రథ సంబంధములు కాని మార్గములుగాని లేవు కాని వాటినన్నింటినీ జీవుడే సృజించుచున్నాడు ఇత్యాది శృతిచేత నిద్రావశముచే కల్పిత ములగు దేశము కాలము విషయములు జ్ఞాతయు మొదలగునవి అన్నియు మెలకువ వచ్చినప్పుడు భాసింపకుండుట వలనను నిద్రారూపమగు దోషము వలన జనించిన వగుట వలనను కనబడి నశించిపోయిన స్వరూపము గలవగుట వలనను ఎట్లు మిథ్యాబాధ్యమైనవో అట్లే ఈ జాగ్రదావస్థయందలి జగత్తు కూడా మిథ్యయే. స్వాజ్ఞాస్ కార్యత్వత అనునది అం అనునది అందులకు హేతువు. స్వస్య 340. శ్రీ వివేక చూడమని అజ్ఞానం స్వాజ్ఞానం. ప్రపంచరహితమగు ఆత్మస్వరూపమును ఆవరించు మూలాజ్ఞానము దాని యొక్క కార్యమగుట వలన యదబోధాదిదం భాతి యద్బోధాద్విని వర్తతే ఏ ఆత్మస్వరూపమును తెలుసుకొనకపోవుటచే ఈ జగత్తు భాసించుచున్నదో దేనిని తెలిసి కొనగనే నివర్తించుచున్నదో అని చెప్పబడినది. యత్ర త్వస్వ సర్వమాత్మైవాభూ తత్కేన కంపశ్యేత్ ఈతనికి అంతయు ఆత్మమయమే అయినప్పుడు దేనిని దేనితో చూడగలడు అని శృతివాక్యము. యదజ్ఞాన ప్రభావేన దృశ్యతే సకలం జగత్ యజ్ఞానా లయమాప్నోతి తస్మై జ్ఞానాత్మనే నమః. దేనిని తెలుసుకొనకపోవుటచే ఈ సకల జగము చూడబడుచున్నదో దేని జ్ఞానము వలన లయమును పొందుచున్నదో జ్ఞానస్వరూపుడగు అట్టి పరమాత్మకు నమస్కారము అనియు. జాతే ద్వైతం న విద్యతే ఆత్మతత్వము తెలిసిన పిమ్మట ఇక ద్వైత ప్రపంచము ఉండదు అనియు మాండుక్యకారిక చెప్పుచున్నది. యస్మాత్ ఏ కారణము వలన ఏవం ఈ జగత్తు మిథ్యయో ఇదం శరీరకరణ ప్రాణహమాద్యపి పూర్వము నీవు ఆత్మగా భావించిన శరీరేంద్రియ ప్రాణహంకారాదికము గూడా అసత్బాధ్యమైనది అనగా మిథ్య. తాందువలన నీవు ప్రశాంతము అమలము అద్వయము అగు ఏ పరబ్రహ్మ కలదో అదిగానే ఉన్నావు. నీ అవ శబ్దబోధతో సంబంధించిన రూపమున అవిచ్ఛిన్నముగా బ్రహ్మానుసంధానము కలుగుటకై 10 శ్లోకములచే బ్రహ్మతత్వమును స్పష్టీకరించుచు జీవబ్రహ్మైక్యమును బోధించుచున్నాడు. జే జాతినీతికులగోత్ర దురగం నామరూపగుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తి యత్ బ్రహ్మతత్వమసి భావయత్మని 255. బ్రహ్మభావన. జాతి నీతి కుల గోత్ర దూరగం జాతినీలి కులగోత్రముల కంటే దూరమైనదియు నామరూపగుణదోషవర్జితం నామరూపగుణదోషములతో శూన్యమైనదియు దేశకాల విషయాతివర్తి దేశకాల విషయములను దాటి ఉన్నదీనగు యతే బ్రహ్మ బ్రహ్మ కలదో త్వం నీవు తత్ ఆ బ్రహ్మగా అసి ఉన్నావు. ఆత్మని బుద్ధియందు భావయ ఈ విధముగా భావన చేయుము. బ్రాహ్మణత్వాదిజాతీయు యుక్తముగా ప్రవర్తించుట ఎనెడు నీతియు వంశము గోత్రము అనునవి స్థూల సూక్ష్మ శరీరములకు సంబంధించిన వగుటచే వాటికంటే దూరముగా నున్నదియు యత్తదదేశ్య మగ్రాహ్య మగోత్రమవణం ఏ ఆత్మరూపము దృశ్యము కాదో గ్రహింప శక్యము కాదో గోత్ర వర్ణములు లేనిదో అనుముండక శృతి ఇందులకు ప్రమాణము. ఆకాశో హవై నామరూపియో నిర్వహితాతే యదనరా తద్భ్రహ్మ ఆకాశమే అనగా ఆత్మయే నామరూపములను నిర్వహించునది. ఆ నామరూపములు దేనికంటే దూరములో అదియే బ్రహ్మ అనియు కేవలో నిర్గుణశ్చ గుణరహితుడు ఇచ్చట నిర్గుణశ్చ అనీచ శబ్ద ప్రయోగముచే దోషములు కూడా లేనివాడు అను అర్థము వచ్చును. ఇత్యాది శృతులచే నామము రూపము గుణములు దోషములు లేనిదియు దేశకాల విషయములను అతిక్రమించియున్నదియు అనగా బ్రహ్మ అనంతము అని బోధించు శృతిననుసరించి దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్నము కానిదియు అగు ఏ బ్రహ్మ కలదో నీవు ఆ బ్రహ్మయే. ఈ విషయమును నీ బుద్ధియందు అనువడ సంధానము చేసుకొనుము. యత్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధ చక్షుషః శుద్ధ చిద్దనమనాది వస్తు యద్బ్రహ్మతత్వమని భావయత్మన 256. 342 డాలర్లు. శ్రీవి శేఖచూడామణి. పరం సర్వోత్కృష్టమైనదియు సకలవాగగోచరం సమస్తమైన వాక్కులకు గూఢ గోచరము కానిది. యతో వాచో నివర్తనే అప్రావ్య మనసా సహ వాకులు గూడ దేనిని పొందజాలక మనస్సుతో పాటు వెనుకకు మరలిపోవుచున్ననువో అనుశృతి ననుసరించి ఉపనిషత్తులు కూడా ఈ బ్రహ్మను ప్రత్యక్షముగా బోధింపజాలక లక్షణవృత్తి చేతనే బోధించుచున్నవి విమలబోధ చక్షుషః నిర్మలమగు జ్ఞానమనెడు నేత్రము నకు గోచరమైనదియు జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. విశుద్ధమైన బుద్ధి కలవాడై నిర్మలమగు జ్ఞానములో అఖండరూపమగు ఆ బ్రహ్మను ధ్యానము చేయుచుచూచును అని శృతి చెప్పుచున్నది. శుద్ధ చిదనం పరిశుద్ధమైన అనగా విషయశూన్యమైన చిత్తే మూర్తిగా కలదియు లేదా శుద్ధమును ఉపాధి రహితమును అగు జ్ఞానస్వరూపమైనదియు అనాది ఆది రహితమైనదియు వస్తు నిత్యమైనదియు యథార్థమైనదియు అగు యద్బ్రహ్మ ఏ బ్రహ్మ కలదో త్వం నీవు తత్ ఆ బ్రహ్మగా అసి అయున్నావు. ఆత్మని భావయ మనస్సు నందు భావన చేయుము. షడ్భిరూర్మిభిరయోగి యోగిహ్ర భావితం న కరదైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్య భూతి యద్బ్రహ్మతత్వమసి భావయత్మని 257. షడ్భ్యః 6. ఊర్మిభ్యః ఉర్కులతో అయోగి సంబంధము లేనిదియు యోగిహృద్భావితం యోగుల యొక్క హృదయములచే ధ్యానింపబడినదియు కరడే ఇంద్రియములచే నవిభావితం గ్రహింపబడనిదియు బుద్ధ్య వేద్యం బుద్ధిచే తెలియబడనిదియు అనవద్యభూతి నిర్దిష్టమైన ఐశ్వర్యము గలదియు అగు ఏ బ్రహ్మ కలదో నీవు అబ్రహ్మగానే ఉన్నావని మనస్సులో భావన చేయుము. 343. ఆకలి దప్పులు శోకమోహములు జరామృత్యువులు అను ఈ ఆరున తరంగముల వలె పై పైకి ఉప్పొంగుచుండును గాన షడుర్ములని పేరు. అట్టి 6 ఊర్ములతో సంబంధించినది. ఆ 3 జంటలను క్రమముగా ప్రాణమనహ శరీరములకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు. యోగిహు భావితం విషయముల నుండి నిరోధింపబడిన చిత్తములు గల యోగుల హృదయములచే ఆదరపూర్వకముగా ధ్యానింపబడినది. న కరుడైర్విభావితం శబ్దస్పర్శ రూపాదరహితమగుటచే ఇంద్రియములచే గ్రహింపబడనిది. శృతులు కూడా న చక్షుషా గృహ్యతే నాపి వాచా నైవ వాచా న మనసా ప్రాప్తం సఖ్యో న చక్షుషా న తత్ర చక్షుర్గచ్చతి న వాగచ్చతి నేత్రముచేగాని వాక్కుచేగాని గ్రహింపబడదు. వాక్కుచేతగాని మనస్సుచేతగాని నేత్రముచేతగాని పొందుటకు సఖ్యమైనది కాదు. ఆ ఆత్మవిషయమున నేత్రము ప్రసరించదు, వాక్కు ప్రసరించదు అని చెప్పుచున్నవి బుద్ధ్య వేద్యం సూక్ష్మత్వైకాగ్రత్వములు లేని బుద్ధిచే తెలుసుకొనుటకు సఖ్యమైనది కాదు. అనవద్యభూతి వైషమ్యనైర్ఘరుణ్యే న సాపేక్షత్వాత్ అను బ్రహ్మసూత్రముననుసరించియు నిరవద్యం అను శృతిననుసరించియు దోషరహితమైన ఐశ్వర్యము కలది. అట్టి ఏ బ్రహ్మ కలదో అదియే నేనని మనస్సులో భావన చేయుము. బ్రహ్మభావన జే భ్రాంతి కల్పిత జగత్కళాశ్రియం స్వాశ్రియం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానరుద్ధిమత్ బ్రహ్మతత్వమసి భావయత్మని 258. భ్రాంతి కల్పిత జగత్కళాశ్రియం పాదోన్య విశ్వభూతాని ఈ భూతములన్నీయు పరమాత్మ యొక్క ఒక పాదము నాల్గవ వంతు అను శృతిననుసరించి భ్రాంతిచే కల్పితమగు జగద్రూపమైన అంశమునకు వివేక చూడామణి 344. అధిష్టానమైనదియు స్వాశ్రియం న భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని ఓపూజిద ఆ పరమాత్మ దేనిపై ప్రతిష్ఠితుడయ్యున్నాడు. సమాధానము తన మహిమపైననే ఆధారపడియున్నాడు అనుశృతిచేతానే ఆధారముగా కలది అనగా ఆధారాంతరహితమైనది సత్యమైనది అని యర్థము. సదసద్విలక్షణం ప్రత్యక్షములను పరోక్షములను అగుపంచభూతముల కంటే విలక్షణమైనదియు నిష్కలం అవయవరహితమైనదియు నిరుపమానం న తత్పమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరమాత్మతో సమానమైనదిగాని పరమాత్మకంటే అధికమైనది కాని కానరాదు అను శృతిననుసరించి సాటిలేనిదియు. బుద్ధిమత్ ఏష సర్వేశ్వరః సత్యకామః సత్యసంకల్పః ఇత్యాది శృతులననుసరించి ఐశ్వర్యము కలదియు అగు ఏ బ్రహ్మ కలదో నేను ఆ బ్రహ్మగానే ఉన్నాను అని మనస్సులో భావన చేయుము. జన్మవృద్ధి పరిణత్యపక్షయ వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవన ఘాతకారణం బ్రహ్మతత్వమసి భావయత్మని 259. జన్మ విహీనం జన్మ వృద్ధి పరిణామము క్షీణించుట వ్యాధులు నాశనము వీటిలో శూన్యమైనదియు అవ్యయం మార్పులేనిదియు. విశ్వకారణం ప్రపంచము యొక్క సృష్టి రక్షణ వినాశములకు కారణభూతమైనదియు అగు ఏ బ్రహ్మ కలదో నేను ఆ బ్రహ్మయే అయి ఉన్నాను అని మనస్సులో భావన చేయుము. WWW జన్మ ఉత్పత్తి ఇది తరువాత కలుగు ఉనికికి కూడా అపలక్షణము. వృద్ధేహ అవయవములు పెరుగుట పరిణతః పరిణామము అమ్రఫలాదులయందు పాకాదులచే రూపాంతరోత్పత్తి అపక్షయః అవయవములు తరుగుట వ్యాధేహ రోగము నాశనం ఆంత్యవికారమైన నాశనము వీటితో అనగా షడ్భావ వికారములతో శూన్యమైనది 345. కావుననే అవ్యయం స్వతహగాని పరనిమిత్తముచేగాని నాశములేనిది నిత్యమైనది. విశ్వసృష్ట్యవనఘాతకారణం ఏతో వా ఇమాని భూతాని జాయనే ఏన జాతాని జీవంతి ఎత్రయంత్యభి నంవిసంతి దేని నుండి ఈ భూతములు పుట్టుచున్నవో పుట్టినది దెనిచే జీవింపబడుచున్నవో దేనిని పొంది లీనమైపోవుచున్నవో ఇదం సర్వమ సృజల్ ఈ ప్రపంచమునంతను సృజించెను. ఆకాశః పరాయణం పరమాత్మయే ప్రపంచమునకు ప్రధానమైన ఆధారము ఆకాశం ప్రత్యస్తం యంతి ఆకాశమునే అనగా పరమాత్మనే చేరి ఈయన మగుచున్నవి ఇత్యాది శృతులలో చెప్పిన విధముగా సకల ప్రపంచము యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణభూతమైన ఏ బ్రహ్మ కలదో నేను ఆ బ్రహయే అయి ఉన్నాను అని మనస్సులో భావన చేయుము. అస్తభేదమన పాస్త లక్షణం నిస్తరంగజలరాశి నిశ్చలం నిత్యముత్తమ విభక్తమూర్తి యద్బ్రహ్మతత్వమని భావయత్మని 260. అసభేదం దేని నుండి సమస్త భేదములను తొలగిపోయినవో అట్టిదియు ఏకమేవాద్వితీయం ఇదం సర్వం యదయమాత్మా అని శృతులు చెప్పుచున్నవి. అనపాస్త లక్షణం ఎప్పటికీ తొలగిపోని లక్షణము అనగా సచ్చిదానంద స్వరూపము కలదియు నిస్తరంగ జలరాశి నిశ్చలం తరంగములు లేని సముద్రము వలె నిశ్చలమైనదియు నిత్యముక్తం ఎన్నడును సంబంధము లేనిదియు అవిభక్తమూర్తి సచ్చిదానంద స్వరూపమే ఏనను తత్పదలక్ష్యమగు అఖండరూపమున భేదము లేకపోవుటచే అవిభక్తమగు అనగా భేదరహితమగు మూర్తి అనగా స్వరూపము అనగా శరీరము కలదియగు లేదా అవయవరహితమైనది అని అర్థము చెప్పవచ్చును. ఏ బ్రహ్మ కలదో నేను ఆ బ్రహ్మగనే అయి ఉన్నాను అని మనస్సులో భావన చేయుము. శ్రీవివేక చూడామణి, ఏకమేవ సదనిక కారణం కారణాంతర నిరాస్కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమని భావయత్మని 261. ఏకమేవ సత్ తాను ఒక్కటియే యగుచు అనేక కారణం అనేకమైన వాటికి కారణమైనదియు కారణాంతర నిరాశకారణం ఇతర కారణముల నిరాశమునకు కారణమైనదియు కార్యకారణ విలక్షణం కార్యకారణముల కంటే విలక్షణమైనదియు స్వయం స్వతహా సిద్ధమైనదియు అగు బ్రహ్మగనే నేను అయి ఉన్నాను అని మనస్సులో భావన చేయుము. ఒక్కటియేనను కల్పితములైన అనేక వస్తువులకు అధిష్టానమై కారణమైనదియు కారణాంతర నిరాశకారణం పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే. ఈ పరమాత్మ యొక్క గొప్పదైన శక్తి వివిధ రూపము లైనదిగా వినబడుచున్నది అను శృతివాక్యముననుసరించి తనకంటే భిన్నమైన కారణం యొక్క అపేక్ష లేనిదియు అని అర్థము. లేదా సకల దృశ్య సాక్ష్యగుటచే ఇతర కారణములగు ఆకాశాధికమును నేతి నేతి అని నిషేధించుటయందు కారణము అని అర్థము. కార్యకారణ విలక్షణం తదేతద్బ్రహ్మ పూర్వమనపరం ఈ బ్రహ్మ పూర్వమునందు నది కారణముందే లేనిది తరువాత వచ్చినది కార్యము అది లేనిది అను శృతిననుసరించియు ఉత్తమ పురుష స్వన్య పరమాత్మేత్యుదాహృత కార్యకారణముల కంటే భిన్నుడైన ఆ ఉత్తమ పురుషుడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు అను గీతావాక్యము. ననుసరించియు కార్యమైన జగత్తు కంటెను కార్యమైన మాయ కంటెను విలక్షణమైనదియు ఈ శ్లోకమునందే ప్రారంభమున బ్రహ్మ అనేక వస్తువులకు ఏకైక కారణమైనది అని చెప్పబడియున్నది. అయినను మిథ్యాభూతములగు కార్యములను బట్టి ఏర్పడిన దగుటచే ఆ కారణత్వము 2825. బ్రహ్మవ 347. కూడా మిథ్యేయగాన వాస్తవమున కారణత్వము లేదని కూడా తెలియ ఏలైన జగజ్జన్మాది కారణత్వము బ్రహ్మకు తటస్థలక్షణమే కాని స్వరూపలక్షణము కాదు. లక్ష్యమున్నంతకాలము ఉండని వ్యావర్తకధర్మమునకు తటస్థలక్షణమని పేరు. స్వయం స్వతసిద్ధమైన ఏ బ్రహ్మ ఉన్నదో నీవు అది ఏ ఉన్నావని మానసమున జభావన చేయుము. నిర్వికల్పక మనల్పమక్షరం యతరాక్షర విలక్షణం పరం నిత్యమవ్యేసుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భావయత్మని 262. నిర్వికల్పకం వికల్పకూన్యమైనదియు అనల్పం అల్పము కానిదియు అక్షరం నాశరహితమైనదియు క్షరాక్షర విలక్షణం క్షరాక్షరముల కంటే భిన్నమైనదియు పరం సర్వోత్కృష్టమైనదియు నిత్యం నిత్యమైనదియు అవ్యయస్ఖం అనంతస్ఖరూపమైనదియు నిరంజనంత మోరహితమైనదియు అగు యత్ ఏ బ్రహ్మ కలదో నేను ఆ బ్రహ్మగనే అయి ఉన్నాను అని మనస్సునందు భావన చేయుము. నిర్వికల్పకం వికల్పముల్లన్నీ మాయకల్పితములుగాన వాస్తవమున వికల్పశూన్యమైనదియు అనల్పమ్యో వైభూమ జాయనకాసాత్ అను శృతులచే మహాప్రమాణము కలదియు అక్షరం నశింపనిదియు లేదా అస్నుతే వ్యాప్నోతి అను వ్యుత్పత్తి చే సర్వవ్యాప్తమైనదియు క్షరాక్షర విలక్షణం క్షరాక్షరముల కంటే విలక్షణమైనది. ద్వావిమో పురుషాలోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే. లోకమున క్షరము అక్షరము అనెడు ఇద్దరు పురుషులు కలరు. సమస్త భూతములకును క్షరమని పేరు. కూటస్థుడు అక్షరమని చెప్పబడు. శ్రీ వివేకచూడామణి అక్షరమనగా చున్నాడు. తను భగవద్గీత స్మృతిననుసరించి క్షరాక్షరముల కంటే విలక్షణమైనది ఇచట క్షరమనగా కార్యమైన జగత్తు. తత్కారణమగు మాయ పూర్వశ్లోకమున కార్యకారణ విలక్షణం అను పదము చెప్పిన విషయమునే ఇచట మరియొక పదముచే క్షరాక్షర విలక్షణం అను దానిచే చెప్పుచున్నాడు. జగన్మాయల కంటే విలక్షణమైనది సత్యమైనది అని యర్థము. కావుననే పరం సర్వోత్కృష్టమైనది నిత్యమక్షరమగుటచే నిత్యో నిత్యానాం నిత్యమైన వాటిలో కెల్ల నిత్యమైనది అను శృతిచే నిత్యమైనదియు లేదా పరం నిత్యం అన్నిటికంటెనూ అధికముగా నిత్యమైనది అని అన్వయము. అవ్యయ సుఖం యో వైభూమ తత్సుఖం నాల్పే సుఖమస్తి ఏది అనంత ప్రమాణము కలదో అది సుఖస్వరూపమైనది. అల్పమైన దానిలో సుఖములేదు అను శృతిననుసరించి అఖండ సుఖరూపమైనదియు నిరంజనం తమశూన్యమైన బ్రహ్మగనే నేను ఉన్నాను మనస్సులో భావన చేయుము. యద్విభాతి సదనే కథా భ్రమాత్ నామరూపగుణ విక్రియాత్మన హేమవత్ స్వయమవిక్రియం సదా బ్రహ్మ తత్వమసి భావయత్మని 263. యత్ ఏ సత్ సద్రూపమైన బ్రహ్మ బ్రహ్మ స్వయం తాను సదా ఎల్లప్పుడునూ అవిక్రియం వికారరహితమైనదైనను భ్రమాత్ భ్రమవలన నామరూపగుణ విక్రియాత్మన నామరూప గుణ వికారముల రూపముతో అనేక అనేక విధములుగా విభాతి భాసించుచున్నదో నీవు ఆ బ్రహ్మయే అయి ఉన్నావు అని మనస్సులో భావన చేయుము. 5. ఒకే బంగారము తాను ఏకరూపమైనదేనను సువనకారాకారకముల వ్యాపారమాత్రముచే కటకకుండలాద్యనేకరూపములతో ఇట్లు భాసించునో అట్లే ఏ సద్రూపమగు బ్రహ్మ తాను ఎల్లప్పు. 348. బ్రహ్మభావన 349. దును వికారర్హితమేనను భ్రమవలన అనేక విధములుగా నామరూప డుడ్గుణ వికారముల స్వరూపమున అనేక విధములుగా భాసించునో 9. బ్రహ్మయే నేను అని ఆత్మయందు భావన చేయుము. యచ్చకాస్తిన పరం పరాత్పరం ప్రత్యేకీకర సమాత్మలక్షణం సత్యచిత్ సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయత్మని 264. యత్ ఏది అనవరం తదేతత్ బ్రహ్మపూర్వమన పరం అను కార్యమేదియు కుతిననుసరించి పరము అనగా వాస్తవమైన లేనిదే చకా స్త్రీ ప్రకాశించుచున్నదో పరాత్హిరణ్య గర్భుని కంటెగూడా వరంపరమైనదో లేదా పరాత్పరం సర్వకార్యములకును కారణమైన అజ్ఞానముఖం తె పరమైనదో అక్షరాత్ పరతః పరః పరమైన అక్షరము కంటే అజ్ఞానము కంటే పరమైనది అని శృతి చెప్పుచున్నది. సా ఏత సా జీవఘనాత్ పరాత్పరం పురీ సయం పురుష మీక్షతే అను శృతిననుసరించి పరశబ్దముచే హిరణ్య గర్భుని కూడా గ్రహించుటకు అవకాశమున్నది. ప్రత్యేకరసం ప్రత్యేగాత్మకంటే జీవాత్మకంటే అభిన్నమైనదో అనగా అన్నిభూతముల లోపలను జీవరూపమున ప్రవేశించినదో ఆత్మలక్షణం. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః తస్మాదాత్మా ప్రకీర్తితః. సర్వత్ర వ్యాపించియున్నది కావునను అప్నోతీత్యాత్మా విషయములను గ్రహించుచున్నది కావునను అదత్తే ఇతి ఆత్మా విషయములను అనుభవించుచున్నది కావునను అత్యాత్మ అవిచ్ఛిన్నముగా నుండు నది కావునను అతతిత్యాత్మ ఆత్మేని చెప్పబడుచున్నది అను ఆత్మ లక్షణములతో కూడినదో సత్యచిత్సుఖం సచ్చిదానందరూపమైనదో అనంతం అపరిచ్ఛిన్నమైనదో అవ్యయం నిత్యమైనదో అట్టి బ్రహ్మగనే నీవు అయి ఉన్నావు అని మనస్సునందు భావన చేయుము. 950 శ్రీ వివేక చూడామణి ఉత్తమర్ధమమమాత్మని స్వయం భావయ ప్రతిప్తి భిద్ధీయ సంశయాదరహితం కరాంబువత్తేన తత్వనిగమో భవిష్యతి. 265 ఇమం ఐక్యరూపమైన ఈ ఉక్తం చెప్పబడిన అర్ధం విషయమును ప్రథితయుక్తి ప్రసిద్ధములగు అనగా శృత్యనుసారులగు యుక్తులచే రియాజ నిర్మలమగు అంతఃకరణముచే ఆత్మని బుద్ధియందు స్వయం స్వయముగా భావయ భావన చేయుము. తేన అభావనముచేత కరాంబువత్ హస్తమునందున్న జలము ఏ విధముగా నిస్సంశయముగను స్పష్టముగను గ్రహింపబడునో అట్లు తత్వనిగమః తత్వనిర్ణయము సంశయాదరహితం సంశయాదులు లేకుండగా భవిష్యతి కాగలదు. సంశయాది అననప్పుడు ఆది పదముచే విపర్యయము అసంభావనము గ్రహింపబడును అనగా సంశయము కాని అసంభావన కాని విపరీత భావన కాని లేకుండా తత్వనిశ్చయము కలుగును అవి యర్థము. స్వం బోధమాత్రం పరిశుద్ధతత్వం విజ్ఞాయ సంఘే నూపవచ్చ సైన్యే తదాత్మనే వాత్మని సర్వదా స్థితో విలాపయ బ్రహ్మణి దృశ్యజాతం. 266 సైన్యే అనేకులైన యోధులతో కూడిన సైన్యమునందు నూపవత్ ఛత్రాది చిహ్నములచే రాజును వలే సంఘే శరీరేంద్రియ ప్రాణ అహంకార రూపమగు కార్యకరణ సంఘమునందు పరిశుద్ధ తత్వం పరిశుద్ధమైన యథార్థ స్వరూపము గల స్వం ఆత్మను బోధమాత్రం అన్నింటినీ భాసింపజేయునదియు దృశ్య సంబంధము లేనిదియు అగు జ్ఞానమాత్రమునుగా విజ్ఞాయ వివేకముచే అనుభవించి తదాత్మనేవ ఆ జ్ఞానాత్మచేతనే సర్వదా ఎల్లప్పుడునూ స్థిత ఉన్నవాడవై దృశ్య జాతం దృశ్య సముదాయమును బ్రహ్మణి బ్రహ్మయందు విలాపయ లీనము చేయుము. బ్రహ్మభావన 351 శృతివ్యప్సు పయో వహ్నౌ వహ్నిర్వాయో సభస్యస నభోప్య వ్యాకృతే తచ్చ శుద్ధే శుద్ధాస్మ్యహం హర్యః. భూమి నీటియందును నీరు అగ్నియందును అగ్ని వాయువునందును వాయువు ఆకాశమునందును ఆకాశము అవ్యాకృతమునందును ఆ అవ్యాహరీకృతము శుద్ధబ్రహ్మమునందును లీనము కాగా నేను ఆ శుద్ధమైన ఉన్నాను అని చెప్పిన విధమున ఆయా ఉపరేయములు కార్యములు తమ ఉపాదాన కారణముల కంటే వేరుగలేవు అను విషయమును నిశ్చయించి చివరకు అన్నింటికీ ఉపాదాన కారణముగు బ్రహ్మ కంటే భిన్నముగా ఏదీను లేదు అని నిశ్చయింపుము అని యర్థము. బుద్ధ గుహాయాం సదసద్విలక్షణం బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం తదాత్మనాయోత్ర వసేద్గుహాయాం పునర్న తస్యాంగగుహా ప్రవేశ. 267 సదసద్విలక్షణం సత్తుకంటెను అసత్తుకంటెను విలక్షణమైనదియు సత్యం సత్యమైనదియు అద్వితీయం ద్వితీయరహితమును అగు పరంబ్రహ్మ పరబ్రహ్మ బుద్ధ బుద్ధేనెడు గుహాయాం గుహయందు అస్థి ఉన్నది. యహ ఎవరు తదాత్మన ఆ బ్రహ్మాత్మలో అత్ర ఈ గుహాయాం స్థూల సూక్ష్మదేహాత్మకమగు గుహయందు వసేత్ నివసించునో తస్య వానికి పునః మరల అంగగుహ ప్రవేశ స్థూలసుత దేహాత్మకమగు గుహయందు ప్రవేశము నలేదు. సదసద్విలక్షణము సత్యము అద్వితీయము అగు పరబ్రహ్మ బుద్ధి యను గుహయందు ఉన్నది. యుగోయం విజ్ఞానమేహ ప్రాణేషు హృద్యంత జ్యోతి పురుషు సవా ఏష ఆత్మా హృది ఇత్యాది శృతులు ఆత్మ హృదయమునం దున్నదని చెప్పుచున్నవి. ప్రతిబోధ విదితం మతం దృశ్యతే గేయ బుద్ధ్యా సూక్ష్మయ అనుసృతిననుసరించి ఆత్మబుద్ధి సహాయము లేనిదే తెలుసుకున శ్రీవివేక చూడామణి సఖ్యము కాదు. బుద్ధివృత్తి ఆవరణమును తొలగించి ముఖమును అద్దము గ్రహించినట్లు బ్రహ్మను గ్రహించుచున్నది. అందుచే సర్వగతమైనను బ్రహ్మ బుద్ధియందున్నదని చెప్పుదురు. సుషుత్యవస్థ ఎందు బుద్ధి లేనప్పుడు ఆత్మస్వరూపము గ్రహింప శక్యము కాదు కదా. ఖాతిబండ సమీపముననున్న చెట్టును గూర్చి పాషాణే వృక్ష అని చెప్పినట్లు ఇచటగూడ బుద్ధ బ్రహ్మ అనునప్పుడు సప్తమీ విభక్తి సామీప్యార్థమును బోధించుచున్నది. వాస్తవమున గుహా శబ్దముచే ఐదు కోసములను గూడ గ్రహింపవలసియున్నది. అయినను మనోమయాది కోసములకు ఆత్మతో సంబంధము బుద్ధి ద్వారా మాత్రమే కలుగుచుండుట వలనను ఆనందమయ కోసము నందుగుడ బుద్ధి సహాయము లేనిదే ఆత్మను విడదీసి తెలుసుకొనుట శక్యము కానందువలనను ఆత్మసత్వ ప్రధానమగు బుద్ధియందే ప్రధానముగా నుండునని చెప్పబడినది. ఏ పురుషుడు ఆ బ్రహ్మాత్మతో అనగా తానే ఆ బ్రహ్మయని భావించుచు స్థూల సూక్ష్మదేహాత్మక గుహయందు నివసించునో అతనికి మరల ఈ దేహమనెడు గుహలో ప్రవేశము అనగా తాదాత్మ్యాభిమానము లేదు. అంగా అను పదమునకు శిష్య సంబోధనార్థము ఓయి అను నర్థము చెప్పవచ్చును. నస పునరావర్తతే ఆత్మానం చేద్విజానీయ దయమస్మితి పూరుషః కిమిచ్ఛన్ కస్య కామాయ శరీర మనసంజ్వరేత్ ఇత్యాది శృతులు అట్టి పురుషునకు శరీర సంబంధం ఉండదని చెప్పుచున్నవి అవ. ఇంతవరకును ద్వితీయ శ్లోకములో చెప్పిన ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ అను విషయము విశదీకరింపబడినది. ఇప్పుడు బ్రహ్మాత్మన సంస్థిత ముక్తి అని సూచింపబడిన విషయమును విశదీకరించుటకు ఉపక్రమించుచున్నాడు. 352